बत्कम्म उय्यालो भद्रकालियम्म उय्यालो भद्रकालियम्म उय्यालो पद्माक्षि भगवती उय्यालो ब्रतुकु नेर्पितिवम्म उय्यालो बत्कम्म उय्यालो भद्रकालियम्म उय्यालो तिलकानमायम्म उय्यालो त्रिपुरेश्वरी देवि उय्यालो त्रिपुरेश्वरी देवि उय्यालो మా ఊరి లక్ష్మీ ఉయ్యాలో తెలంగాణ సంస్కృతి ఉయ్యాలో తెలియజెప్పితివమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో భద్రకాళీయమ్మ ఉయ్యాలో ఆశ్వీజ మాసము ఉయ్యాలో మాకు ఆనందము ఉయ్యాలో మమ్మేలు బతుకమ్మ ఉయ్యాలో మా ఊరుకొచ్చెను ఉయ్యాలో నవరాత్రి పండుగ ఉయ్యాలో నవశక్తి కలిగించు ఉయ్యాలో శక్తిపీఠాలలో ఉయ్యాలో శ్రీచక్ర అర్చన ఉయ్యాలో శ్రీచక్ర అర్చన ఉయ్యాలో శ్రీ సూక్తములతోటి ఉయ్యాలో శ్రీ సూక్తములతోటి ఉయ్యాలో పూజ చేతురమ్మ ఉయ్యాలో ధూపద్రవ్యములన్నీ ఉయ్యాలో సీకరింపుమమ్మ ఉయ్యాలో భక్షభోజ్యములు ఉయ్యాలో నైవేద్యమిడిదరు ఉయ్యాలో చక్కని ఫలములు ఉయ్యాలో శ్రద్ధగా నిత్తురు ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో భద్రకాళీయమ్మ ఉయ్యాలో తమలపాకులు తెచ్చి ఉయ్యాలో తాంబూలమిత్తురు ఉయ్యాలో నేతి దీపాలతో ఉయ్యాలో హారతి నిత్తురు ఉయ్యాలో మంగళాకరమైన ఉయ్యాలో కీర్తనలు పాడెదరు ఉయ్యాలో గుమ్మడి ఆకులను ఉయ్యాలో గుమ్మడి పూలను ఉయ్యాలో తంగడి పూలను ఉయ్యాలో తెల్లని గునుగును ఉయ్యాలో తెల్లని గునుగును ఉయ్యాలో ముచ్చాల పువ్వును ఉయ్యాలో ముచ్చాల పువ్వును ఉయ్యాలో కోరి తెచ్చదమమ్మ ఉయ్యాలో పల్లెంలో వరుసగా ఉయ్యాలో పదిలంగ పేర్చదము ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో భద్రకాళీయమ్మ ఉయ్యాలో సంధ్యవేళకు ముందు ఉయ్యాలో వాకిట్ల నిన్నుంచి ఉయ్యాలో వాకిట్ల నిన్నుంచి ఉయ్యాలో ఆటపాటలతోటి ఉయ్యాలో ఆటపాటలతోటి ఉయ్యాలో చక్కగా తిరిగదము ఉయ్యాలో పప్పు బెల్లము పెట్టి ఉయ్యాలో పంచదము అందరికీ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో భద్రకాళీయమ్మ ఉయ్యాలో అక్క చెల్లి కలిసి ఉయ్యాలో తల్లి కూతురు కలిసి ఉయ్యాలో అత్త కోడళ్లతో ఉయ్యాలో ఆడబిడ్డలతోటి ఉయ్యాలో ఇరుగు పొరుగు కలిసి ఉయ్యాలో వీధివాడలలోన ఉయ్యాలో వీధివాడలలోన ఉయ్యాలో ఆడదము బతుకమ్మ ఉయ్యాలో వీధివాడలలోన ఉయ్యాలో ఆడదము బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో భద్రకాళీయమ్మ ఉయ్యాలో జానపద గేయాలు ఉయ్యాలో తెలంగాణ పాటలు ఉయ్యాలో తెలంగాణ పాటలు ఉయ్యాలో పాటకు తగ్గట్లు ఉయ్యాలో పాటకు తగ్గట్లు ఉయ్యాలో చప్పట్లు కొట్టుతూ ఉయ్యాలో చప్పట్లు కొట్టుతూ ఉయ్యాలో ఆడదము బతుకమ్మ ఉయ్యాలో ఆడదము బతుకమ్మ ఉయ్యాలో పద్మాక్షిదయతోటి ఉయ్యాలో కుంటలు చెరువులు ఉయ్యాలో కుంటలు చెరువులు ఉయ్యాలో పంటలు ఏర్పడను ఉయ్యాలో కుంటలు చెరువులు ఉయ్యాలో పంటలకు ఏర్పడను ఉయ్యాలో చెరువుల నీళ్ళన్నీ ఉయ్యాలో త్రాగుటకు పనికొచ్చే ఉయ్యాలో పద్మాక్షిదయతోటి ఉయ్యాలో కుంటలు చెరువులు ఉయ్యాలో కుంటలు చెరువులు ఉయ్యాలో పంటలకు ఏర్పడను ఉయ్యాలో చెరువుల నీళ్ళన్నీ ఉయ్యాలో త్రాగుటకు పనికొచ్చే ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో భద్రకాళీయమ్మ ఉయ్యాలో మౌఖిక విద్యలే ఉయ్యాలో మాకు సంపదాయ ఉయ్యాలో కుల వృత్తులతోటి ఉయ్యాలో కలిసి బ్రతికితిమమ్మ ఉయ్యాలో గ్రామ సంపదన్న ఉయ్యాలో, తల్లికి వేరంటారు ఉయ్యాలో, తల్లి వేరంటనే ఉయ్యాలో, తరువుకు బలమమ్మ ఉయ్యాలో, మౌఖిక విద్యలే ఉయ్యాలో, మాకు సంపదాయ ఉయ్యాలో, కులవృత్తులతోటి ఉయ్యాలో, కలిసి బ్రతికితమమ్మ ఉయ్యాలో, గ్రామ సంపదన్న ఉయ్యాలో, తల్లి వేరంటారు ఉయ్యా తల్లి వేరంటనే ఉయ్యాలో, తరువుకు బలమమ్మ ఉయ్యాలో, మౌఖిక విద్యలే ఉయ్యాలో, మాకు సంపదాయ ఉయ్యాలో, కులవృత్తులతోటి ఉయ్యాలో, కలిసి బ్రతికితమమ్మ ఉయ్యాలో, గ్రామ సంపదన్న ఉయ్యాలో, తల్లి వేరంటారు ఉయ్యాలో, తల్లి వేరంటనే ఉయ్యాలో, తరువుకు బలమమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, భద్రకాళియమ్మ ఉయ్యాలో, 9 రోజులు ఉయ్యాలో, 9 సద్దులు ఉయ్యాలో, బతుకమ్మ ప్రీతికై ఉయ్యాలో, చక్కంగా చేసితిము ఉయ్యాలో, బతుకమ్మ పేరుతో ఉయ్యాలో, విందారగిస్తిమి ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, భద్రకాళియమ్మ ఉయ్యాలో, 9వ రోజున ఉయ్యాలో, ముస్తాబు అయి మేము ఉయ్యాలో, చెరువు గట్టు కాడ ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో, ఎంపల్లి చెట్టుకు ఉయ్యాలో, పసుపు కుంకుమతోటి ఉయ్యాలో, పూజ చేసినంత ఉయ్యాలో, బతుకమ్మలన్నిటిని ఉయ్యాలో, నీటిలో వేతుము ఉయ్యాలో, నిశ్చల మనసుతో ఉయ్యాలో, 9వ రోజున ఉయ్యాలో, ముస్తాబు అయి మేము ఉయ్యాలో, చెరువు గట్టు కాడ ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో, ఎంపల్లి చెట్టుకు ఉయ్యాలో, పసుపు కుంకుమతోటి ఉయ్యాలో, పూజ చేసినంత ఉయ్యాలో, బతుకమ్మలన్నిటిని ఉయ్యాలో, నీటిలో వేతుము ఉయ్యాలో, నిశ్చల మనసుతో ఉయ్యాలో, 9వ రోజున ఉయ్యాలో, ముస్తాబు అయి మేము ఉయ్యాలో, చెరువు గట్టు కాడ ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో, ఎంపల్లి చెట్టుకు ఉయ్యాలో, పసుపు కుంకుమతోటి ఉయ్యాలో, పూజ చేసినంత ఉయ్యాలో, బతుకమ్మలన్నిటిని ఉయ్యాలో, నీటిలో వేతుము ఉయ్యాలో, నిశ్చల మనసుతో ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, భద్రకాళియమ్మ ఉయ్యాలో, అతివలందరూ కలిసి ఉయ్యాలో, పాటలు పాడుతూ ఉయ్యాలో, మలి సంధ్య దీవించ ఉయ్యాలో, ఇండ్లకు వచ్చదము ఉయ్యాలో, చుక్కల్ల చంద్రుడు ఉయ్యాలో, చూడముచ్చట గుండి ఉయ్యాలో, కనిపిస్తూ మనకంత ఉయ్యాలో, దీవించు మనలను ఉయ్యాలో, అతివలందరూ కలిసి ఉయ్యాలో, పాటలు పాడుతూ ఉయ్యాలో, మలి సంధ్య దీవించ ఉయ్యాలో, ఇండ్లకు వచ్చదము ఉయ్యాలో, చుక్కల్ల చంద్రుడు ఉయ్యాలో, చూడముచ్చట గుండి ఉయ్యాలో, కనిపిస్తూ మనకంత ఉయ్యాలో, దీవించు మనలను ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బ్రతుకు నేర్పితివమ్మ ఉయ్యాలో, ప్రతి ఏట ఇట్టులే ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బ్రతుకు నేర్పితివమ్మ ఉయ్యాలో, ప్రతి ఏట ఇట్టులే ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో, బతుకమ్మ ఆడదము ఉయ్యాలో.